9.21 తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మ్యమను ప్రపన్నా గతాగతం కామకామా లభంతే. అనగా అటువంటి పుణ్యకర్మలు చేసినటువంటి పురుషులు ఆ అతి విశాలమైన విస్తృతమైన స్వర్గలోక సుఖములనుభవించిన మీదట ఆ సుఖములు ప్రాప్తించుటకు కారణరూపమైన పుణ్యకర్మల ఫలములు క్షీణించిపోగా తిరిగి వారు ఈ మత్యలోకమునకు వత్తుకు పైన చెప్పబడినట్లుగా కేవలము వైదిక కర్మలను ఆశ్రయించి ప్రాపంచిక సుఖములయ్యందు కోరికలు గలవారు అనగా విషయవాసనలతో నిండియున్న మనస్సు గల మానవులు అనేకమార్లు ఆ వాగమనములను అనగా రాకపోకలను అనగా జన్మ మరణములను పొందుచునే యుందురు. వారికి ఇచ్చటను స్వతంత్రముగా అనగా వారు కోరుకున్నట్లుగా ఉండజాలకు కాని ఎటువంటి కోర్కెలు లేనటువంటి సమ్యక్ జ్ఞానము గల మహాత్ములు. 9.22 అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనగా సన్యాసి అయి ఉన్నవాడు అనన్య భావముతో సీం నితః పరంబిర్గన్ అనుభావముతో కూడినవాడే అనగా పరమదేవుడు నారాయణదకు అయి ఉన్న నన్ను తన యొక్క ఆత్మరూపముగా దలంచి నిరంతరము వరించుచు శ్రేష్టమైన నిష్కామ భావముతో నన్నే ఉపాసించుతూ వండుకో నిరంతరముగావి శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. లగ్నము చేసి పరమార్థమును ఎరింగియున్న జ్ఞానుల యొక్క యోగక్షేమములను నేనే వహించదను. అనగా అటువంటి వారి భారమంతయు నేనే వహించదను. అప్రాప్యమైన వస్తువు యొక్క ప్రాప్తిని అనగా తనకు లేనటువంటి వస్తువును పొందుటనే యోగమందురు. మరియు లభించియున్న వస్తువును రక్షించుటను క్షేమమందురు. ఆ విధముగా ఆ పరమార్థమును ఎరింగిన జ్ఞానులు యోగక్షేమములను నేను స్వయముగా నెరవేర్చుచుందును, ఆత్మగానే తలంచుచుందును. అట్లేలైనా జ్ఞానైన వానిని నా యొక్క విధముగా అతడు నాకు అత్యంత ప్రియుడు. అందుచేత పరమార్థతత్వమును ఎరింగి నాయందే మనస్సును లగ్నము చేసియున్న నా భక్తులను నా ఆత్మరూపముగాను అత్యంత ప్రేమపాత్రులుగాను భావించుందును. పూర్వపక్షము అట్లు కానటువంటి ఇతర విధములైన భక్తులందరి యోగక్షేమములను భగవంతుడే చూచుచుండునేమో. సమాధానము, ఆ మాట కూడా నిజమే. అవశ్యముగా ఆయన యొక్క భక్తులందరి యోగక్షేమములను ఆయనయే చూచుచుండును. కాని అందులో కొంచెము భేదమున్నది. ఇతరమైన భక్తులు వారి యోగక్షేమములను గురించి వారే ప్రయత్నించుచుందురు. కాని అనన్య భావముతో కూడియున్న భక్తులు మాత్రము తమ యోగక్షేమములను గురించి తాము ఎటువంటి ప్రయత్నము చేయరు. వారి యొక్క యోగక్షేమముల భారమంతయు నాకే వదలవేతురు. అట్లేలైనా వారు తమ జీవన మరణ భావమును నాకే వదలవేతురు. తమ భారమంతయు భగవంతునికే వదలవేతురు. అందుకే కాబోలు ఒక తత్వవేత్త ఇలా పాడుకున్నాడు, భక్తుడైనవాడు బలిమీ విశ్వము వీడు దిక్కులేక తుదకు దీనుడగును. హరిని జరగోరు హాయని చింతిల్లు గుణిరామరాయ గురువిధేయ చూ రామరాయ శతకము. అందువలన అటువంటి అనన్య భక్తుల యోగక్షేమములను భగవంతుడే కాపాడుచుండును. అనేకమంది భగవంతుళ్ళు ఉన్నట్లుగా చెప్పుచున్నను, ఆ భగవంతుళ్లందరూ మీరేనేమో. అందుచేత అన్య దేవతలను పూజించు భక్తులందరూ కూడా మిమ్ములనే పూజించున్నట్లుగా తలంచవచ్చునుగదా అని అన్నచో తప్పు కాదేమో. 9.23 పై అన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తే 2 మామేవ కౌంతేయ యజ్ఞ విధిపూర్వకం. అనగా అన్య దేవతలను పూజించు భక్తులు అతి శ్రద్ధతోనూ ఆస్తిక బుద్ధితోనూ ఆయా దేవతలను పూజించుచుందురు. వారు అలా చేస్తూ ఉన్నప్పటికీ అప్రత్యక్షముగా శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 206 ఆయా భక్తులందరూ నన్నే పూజించుచున్నారు. కాని విధిపూర్వకముగా అనగా శాస్త్ర గ్రంథములు చెప్పినట్లు గాక శాస్త్ర విరుద్ధముగా ఆయా కల్పిత దేవతలను పూజించుచుందురు. కావున వారు అజ్ఞానపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. శంఖద్వారు చేయు పూజలు అవిధి పూర్వకములు ఎట్లగుచున్నవి అన్నచోవు చెప్పుచున్నారు. 9.24 అహం హి సర్వైజ్ఞానాంభోక్తా చ ప్రభువచ నతు మామభిజానంతి తత్వేనా తస్చ్యవంతితే అనగా శ్రోత మరియు స్మార్త మొదలగు సమస్తమైన యజ్ఞములకు ఆయా దేవతల రూపమున నేనే భోక్తను, నేనే యజమానిని గూడా. నేనే సర్వ విధేజ్ఞములకు స్వామిని. ఈ మాట అధేజ్లో అహమేవాత్ర. ఈ శ్లోకమునందు గూడా ఆ మాటయే చెప్పబడినది. కాని అజ్ఞానులైన ఈ మనుష్యులు ఈ విధముగా యథార్థమైన తత్వముతో నన్నెరుగరు. అందువలన అవిధి పూర్వకమైన పూజలు చేయుచు ఆ యజ్ఞముల యొక్క యథార్థ ఫలమును పొందజాలకయున్నారు. అందువలన అటువంటి వారు సత్ఫలితములను గాక అసత్ఫలితములను పొంది పతనావస్థను పొందుదురు. భక్తులైన వారు అన్యదేవతలను భక్తరూపమున సేవించుచున్నారు గావున అవిధి పూర్వకముగా నన్నే సేవించుచున్నారు. అందుచేత అటువంటి వారికి గూడవారి వారి యజ్ఞఫలములు తప్పక కలుగును. అదెట్లనినచో చెప్పుచున్నాను వినుము. 9.25 యాంతి దేవవ్రత దేవాంతి దేవాన్ని తృణ్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాయాంతి మద్యాజినో 2.5 మాం. అనగా దేవతలను పూజించువారు దేవతలనే ధ్యానించు దేవోపాసకులు ఆ దేవతలనే పొందుదురు. శ్రాద్ధములు మాసికములు తద్దినములు మొదలగు క్రియలయందు శ్రద్ధాభక్తులు గలవారు పితృదేవతలనే పొందుదురు. భూతములను పూజించువారు వినాయకుడు. షోడస మాతృగణము అనగా అమ్మవార్లు మరియు చతుర్భగిని అనగా 4 విధములగు అక్కలు మొదలగు భూతగణములను పొందుదురు. అట్లుగాక నన్ను అనగా పరమాత్మ పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుని అనగా వాసుదేవుని పూజించు వైష్ణవ భక్తులు అనగా విష్ణువుని పరబ్రహ్మ స్వరూపునిగా తలంచువారు తప్పనిసరిగా ఆ విష్ణువునే పొందుదురు. పరిశ్రమేందు సమానత్వమున్నప్పటికీ అన్య దేవతోపాసకులు అజ్ఞానము కారణముగా కేవలము సర్వేశ్వరుడనైన నన్ను భజింపరు. ఆ కారణము చేతనే వారందరూ అల్పమైన ఫలములను మాత్రమే పొందుదురు. నన్ను భజించు భక్తులకు కేవలము పునర్జన్మ లేనటువంటి అనంతమైన ఆనందమైన ఫలము లభించును. ఇంతేగాక నన్ను ఆరాధించు కార్యక్రమము గూడా ఎటువంటి ఆటంకములు లేకుండా నిర్విఘ్నముగా సాగును. అదెట్లన చెప్పుచున్నారు శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 207.26 పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి భక్త్యుపహరుతమస్నామి ప్రయతాత్మనః తదహం. అనగా ఏ భక్తుడు నాకు భక్తిభావపూర్వకముగా పత్రము పుష్పము ఫలము మరియు జలము మొదలగు ఏ చిన్ని వస్తువును సమర్పించునో అట్టి ప్రియతాత్ముడు అనగా నాయందు ప్రేమబుద్ధి గల భక్తుడు భక్తిపూర్వముగా అర్పించినటువంటి ఆ పత్ర పుష్ప ఫలాదులను నేను స్వయముగా సంతోషముగా స్వీకరింతును. అట్లెందుకన 9.27 వ్యత్కరోషి యదస్నాసి యజ్ఞహోషి దదాసి యత్ యత్త పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అనగా ఓ కుంతిపుత్ర, నీవు నీకు తనంతట తానుగా లభించిన కర్మను చేయుదువో, ఏది అప్రయత్నముగా లభించిన దానిని భుజింతువో. నీకు లభించిన శ్రుతయజ్ఞముగాని లేక స్మార్తయజ్ఞ రూపమైన హవనమునుగాని చేయుదువో, సువర్ణమో అన్నమో ఘృతము మొదలగు వస్తువులను బ్రాహ్మణాది సత్పాత్రలకు దానము చేయుదువో, మరియు ఏదో నీకు చేతనైనంతగా తపమును ఆచరింతువో దానినంతటిని నాకు అర్పించుము. అలా చేసినందువలన నీకు కలుగు లాభమిద్దియో చెప్పెద వినుము. 9.28 శుభాశుభ ఫలేరేవం మోక్ష్యసే కర్మబంధనేహ సన్యాస యోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అనగా ఈ విధముగా నీవు ఆచరించు కర్మలను, అనగా ఆయా కర్మఫలములను నాకు భక్తిభావపూర్వకముగా అర్పించినచో నీచే ఆచరించబడిన శుభాశుభ కర్మల ఫలరూపమైన బంధము నుండి, అనగా ఆయా కర్మలకు కలుగు మంచి ఫలముగాని లేక చెడ్డ ఫలముగాని దాని వలన కలుగు కర్మరూప బంధము నుండి విడుబడుదువు. మరియు ఈ విధముగా నీవు సన్యాస యోగముతో కూడిన ఆత్మకలవాడవై నాకు అర్పించుట అను కర్మ చేసిన కారణముగా కలుగు సన్యాసము మరియు కర్మరూపమైన యోగము ఈ రెంటి కలయిక వలన కలిగిన సన్యాస రూప యోగము వలన నిండియున్న అంతఃకరణము కలవాడవై, అనగా సమన్యాస యోగయుక్తాత్ముడవై నీవు ఈ స్థూలదేహమునందు ఉండగానే సర్వవిధ కర్మ బంధముల నుండి ముక్తుడవై ఈ స్థూలదేహము నశించిన తరువాత నన్నే పొందెదవు, అనగా నాయందే విలీనమైపోయేదవు. పూర్వపక్షము ఈ చెప్పబడినది నిజమైతే భగవంతుడు రాగద్వేషాది దుర్గుణములు కలవాడగునుగదా. అట్లేలైనా ఆయన తన భక్తులైన వారినే అనుగ్రహించునుగాని అట్లు కాని వారిని అనుగ్రహించడుగదా. అందువలన భగవంతుడు అట్లు చెప్పుట సరికానేరదు అన్నచో 9.29 సమో ఉహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః, అనగా నేను ప్రాణులన్నింటి పట్ల ఎటువంటి రాగద్వేషములు లేకుండగానే వ్యవహరింతును. కొందరి పట్ల నాకు ప్రేమగాని మరికొందరి పట్ల ద్వేషముగాని నాయందు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 208 కలుగదు. ఏలేనా, నేను అగ్ని వంటి వాడను, అగ్నికి దూరముగా నుండువాని చలిపోదు, దగ్గరగా ఉండువాని శీతలత్వము అగ్నికి దగ్గరగా ఉండుట చేత త్వరగా దూరమగును, అనగా నివారణ పొందును. అదే విధముగా నాయందు భక్తిభావము కలిగి సదా నాకు సమీపముగా నుండు వారి పాపములు త్వరగా క్షీణించి, అనగా దుహఖములు తొలగి ఆనందము కలుగును. అట్లుగాక పరదేవములను పూజించుచు నాయందు భక్తిభావము లేక దూరముగా నుండువారి దుహఖములు దూరము కావు. ఈశ్వరుడనైన నాయందు భక్తిభావము కలిగి సదా సర్వదా నన్ను గురించియే ఆలోచించుచు నన్నే భజించు భక్తులు తమంతట ఆముగానే నాయందే లీనమయిందురు. మరికొంతమంది ఆసక్తితోగాని ప్రేమతోగాని దయాభావముతోగాని ఎటువంటి నిమిత్తము లేకే నాయందు ఎడతెగని భక్తిభావముతో ప్రేమభావముతో ఎల్లప్పుడూ నాతోనే యుందురు. అటువంటి వారిని నిజమైన ఆచరణ కలిగిన వారుగా తలంచవచ్చును. కారణమేమనా, అటువంటి వారు నాయందు దాగియున్న ఈశ్వరత్వమును అనగా సర్వాత్మతత్వమును గుర్తించిన వారే యుందురు. అటువంటి వారికి నాయందుగాని నా ఈశ్వరత్వమును గురించి గాని ఎటువంటి అనుమానము సందేహము ఉండదు. వారు నాయందు దృఢము మరియు నిశ్చయమైన సర్వాత్మభావము కలిగియుందురు. తమయందు కలిగియున్న నిశ్చిత అనగా స్థరమగు ఈశ్వరభావము వలన ప్రాపంచిక దోషములు లేనివారే యుందురు. 9.30 అపిచేత్సుగ్రాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్బ్రువసితో హి సహ, అనగా ఒకవేళ ఎవ్వడైనా నిజమగు దుర్మార్గుడు అనగా చెడు పనులు చేయువాడు అయినట్టి మనుష్యుడు కూడా అనన్యమైన అనగా ఏకనిష్టతో ప్రేమభావముతో కూడినవాడే పరమేశ్వరుడనైన నన్ను భజించునో అట్టి వానిని సాధుపురుషునిగానే తలంచవలేను. అనగా అట్టివానిని నిజమైన ఆచరణ కలవానిగానే భావించవలేను. అట్లేలైనా అతడు నిజముగానే నిశ్చయ భావముతో కూడిన వాడైయున్నాడు, అనగా సర్వోత్తమ గుణవంతుడైయున్నాడు. ఆంతరికమైన నిశ్చయ భావమును దృష్టియందుంచుకొని బయట ఉన్న దురాచారిత్వమును పరిగణించరాదు. అలా పరిగణించక